ఉపత్వామే అగ్నే దివే దీవే దివే దీవే దోషాస్త దివే దీవైతి దివే దీవే దోషావస్తర్ధియా దోషావస్తరితి దోషా వస్త ధియా వయమ్ వయమితి వయమ్ నమో భరంతః భరంత ఏమసి ఏమసి ఇమసీతీమసి రాజంతమధ్వరాణాహి అధ్వరాణాహిం గోపాం గోపాం తస్య తస్య దీదీవిం దీదీవిమితి దీదీవిం వర్ధమానస్వే స్వేదమే దమితి దమే సనా మత్పితేవ పితేవ సూనవే పితేవేతి పిత ఈవ సూనవేగ్నే అగ్నే సూపాయన సూపాయనో భవ సూపాయనమితి సు ఉపాయన భవేతి భవ సజస్వాన స్వస్తయే స్వస్తయేతి స్వస్తయే అగ్నే త్వం త్వం నామ నో అంతర్మః అంతర్మ ఉతా ఉదత్రాతా త్రాతా శివ శివో భావ భవామరోచ్యా అరోచ్యతి రోచ్యా వసూరగ్నిః అగ్నిర్వసుశ్రవాః వసుశ్రవా అక్ష వసుశ్రవాయితి వసుశ్రవాః అక్షారక్షి రక్షిద్యుమత్తామం ద్యుమత్తామాం రయిం ద్యుమత్తామమితి ద్యుమత్ తామం రయిం దాహ దాయితి దాహ ఉన్వా త్వా శోచిష్ఠ శోచిష్ఠ దీదివ దీదివ సుమ్నాయ దీదివ ఇతి దీదివ సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్య సఖిభ్యైతి సఖిభ్య సనామ నో బోధి బోధి శ్రుధి శ్రుధీరం హవానుపుష్యా పురుష్యాణా నో అభాయత అభాయత సమస్మాత్ అభయత ఇత్యాగ యత సమస్మాదితి సమస్మాత్ ఇలయేహి యేహి ఇష్యదీకే అదీకే కామ్యే కామ్యదేహి ఏహి ఈమయీ మయీవ కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాదితి భూయాత్ సోమానగ్రస్వరాణం స్వరాణం కృణుహి కృణుహి బ్రహ్మణః బ్రహ్మణస్తపే పత ఇది పతే అక్షీరం పంజ యౌషిజ ఔషిజయిషిజ యో దేవాన్ దేవాణ్య యో అమీవ అమీవసుమిత్ అమీవేత్యమీవ ఆ పశువిత్పుష్టివర్ధన వసువిదితి వసువిత్ పుష్టివర్ధనమితి పుష్టివర్ధన సనా నశిషట్టు శిషట్య శిషక్తి శిషట్టు యస్తుర తురలితి తుర మానా నశ్వాంసా సాంసో అరారుష అరారుషో ధూర్తి ధూర్తి ప్రణక్ ప్రణమ్మత్యస్ మత్యస్యేతి మత్యస్ రక్షామ నో బ్రహ్మణ బ్రహ్మణస్పతే పత ఇది పతే మహిత్రీణాం త్రీణావాహ అవోస్తు అస్తు ద్యుక్షం ద్యుక్షం మిత్రస్య మిత్రస్య అర్యమ్న అర్యమ్న ఇత్యర్యమ్న దురాదర్శం వరుణస్య దురాదర్శమితి ఆదర్శం వరుణస్యేతి వరుణస్య నహి తేషాం తేషామమ అమాచనా చననా నాభ్యసు అభ్యసు వారణేషు అభ్యస్విత్యద్భసు వారణేష్తి వారణేషు ఈశే రిపు రిపురగసాంస అగసాంసాంస దేహి హి పుత్రాసా పుత్రాసో అదీతే అదీతే ప్రజీవసే జీవసే మత్యాయ మత్యాయేతి మత్యాయ జ్యోతిర్యచ్ఛంతి యచ్ఛంత్యజస్రం అజస్రమిత్యజస్రం కదాచన చనస్తరీ స్తరీరసి అసినా నేంద్ర ఇంద్రసస్తసి సస్తసి దాసుషే దాసుష ఇతి దాసుషే ఉపోవేత్ ఉపోవేత్యుప ఉప ఇన్ను మఘవన్ మఘవన్ భూయాః మఘవన్నితి మఘవన్ భూయయిత్ ఇన్ను నుమితే ఏవాం దాం దేవస్య దేవస్య పృచ్యతే పృచ్యత ఇతి పృచ్యతే తత్సమితుః సమితుర్వరేణ్యం వరేణ్యం భర్గాః భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహీతి ధీమహి ధియోయః యోనః న ప్రచోదయాత్ ప్రచోదయాదితి ప్రచోదయాత్ పరీతే ఏ దూలభాః దూలభో రథాః దుర్దభైతే దుర్దభాః రథోస్మాన్ అస్మాన్ అశ్నోత్ అశ్నోతు విశ్వతారః విశ్వతయితే విశ్వతారః ఏన రక్షసి రక్షసి దాసుషాః దాసుషయితే దాసుషాః సమిద్ధో మా సమిద్ధయితి సం విద్ధః మా సం సమద్ధయ అర్ధయ ప్రజయాః ప్రజయాః చ ప్రజయేతి ప్రజయాః చ ధనేన ధనేన చ చేతి చ భూవర్భువాః భువస్వాః స్వస్సు ప్రజాః స్వరితి స్వాః సుప్రజా ప్రజయాః సుప్రజా ఇతి సుప్రజాః ప్రజయాః భూయాసం ప్రజయేతి ప్రజయాః భూయాసాం సువీరాః సువీరో వీరైః సువీరైతి సువీరాః వీరైస్తు పోషాః సుపోష పోషైః సుపోషయితి సుపోషాః పోషయన్నర్య నర్య ప్రజా ప్రజా మే ప్రజాతి ప్రజా మే పాహి పాహి సర్గస్య సర్గస్య పశూన్ పశూన్మే మే పాహి పాహ్యాగన్న ఆగన్న అగన్నేదసం విశ్వవేదసమస్తభ్యం విశ్వవేదసమితి విశ్వవేదసం అస్మభ్యం వసువిత్తానం వసువిత్తానమగ్నే వసువిత్తానమితి వసువిత్తానం అగ్నే సమ్రాట్ సమ్రాడభి సమ్రాడితి సమ్రాట్ అభిద్యుమ్నం ద్యుమ్నమభి అభిసహాః సహ ఆయచ్ఛస్వ ఆయచ్ఛస్వ యచ్ఛస్వాయం అయమగ్ని అగ్నిర్గృహపతి గృహపతిర్గార్హపత్య గృహపతి గృహపతి గార్హపత్య ప్రజావాహం గార్హపత్యతి గార్హపత్య ప్రజావాహం వసువిత్తామ ప్రజావాహితి ప్రజావాహం వసువిత్తమోగ్నే వసువిత్తామితి వసువిత్తామ అగ్నే గృహపతే గృహపతేది గృహపతరితి గృహపతే అభిద్యుమ్నం ద్యుమ్నమభి అభిసహాః సహ ఆయచ్ఛస్వ ఆయచ్ఛస్వ యచ్ఛస్వ గృహాః గృహామా మా బిభీత బిభీతమా మా వేపద్ధం వేపద్ధమోర్జం ఓర్జం బిభ్రతః బిభ్రత ఏమసి ఏమసి హిమస్యోర్జం ఓర్జం బిభ్రత్ బిభ్రద్వః అశ్వమనాః సుమనా సుమేధాః సుమనా ఇతి సుమనాః సుమేధా గృహాన్ సుమేధా ఇతి సుమేధాః గృహాణి ఐమి మనసా మనసా మోదమానః మోదమానో ఏషా అధ్యేతి అధ్యేతి ప్రవసన్ అధ్యేతీత్యధ్యేతి ప్రవసన్యేషు ప్రవసన్నితి ప్రవసన్ ఏషు సోమనసః సోమనసో బహు బహుర్గృహాన్ గృహానుప ఉపహ్వయామహే వయామహేనా నో జానంతు జానంతు జానత జానత ఉపాహూతాహ అథో అన్నస్ కీలాయా కీలాల ఉపాహూత ఉపయాహూతో గృహేషు గుహాభూత్యుప భూత గృహేషు నక్షేమ ఆయ క్షేమా ఆయవ ప్రశాంతీ శాంతీ ప్రపద్యే పద్యే శివం శివాం షడ్మం షడ్మాం శయ్యో శయ్యో శయ్యోరితి సంయో శయ్యోరితి సంయో ప్రఘాసినా హవామహే ప్రఘాసినైతి ప్రఘాసినా హవామహే మరుతాః మరుతశ్చ దిశాదశః దిశాదశ ఇతి దిశాదశః పరంభేణ సజోషసః సజోషస ఇతి స జోషసః యద్యామే సభాగానింద్రియే ఇంద్రియేనా ఏనశ్చ క్రమా చక్రమా వయం వయమిదం ఇదం తత్తే తదవ అవాయుజామహే యజామహే స్వాహా స్వాహేతి స్వాహా మో సూనా మో ఇది మో సునా నరింద్రా ఇంద్రాత్ర అత్ర పృత్సు పృత్సు దేవై పృచ్యతే పృత్సు దేవైరస్తి అస్తి హిష్మా సమాహే సుష్మిన్నపయా అపయా ఇత్యనయా మహస్తి చిద్యస్య యస్య నీరుదాః నీరుదో రమ్యా రమ్యా హవిష్మాదః హవిష్మాదో మరుతాః మరుతో వందతే వందతే అక్రం కర్మ కర్మా కర్మృత కర్మృత సహ కర్మకృతీ కర్మ కృత సహ వాచా వాచా మయో భువాత అయో భువేతి మయ భువా దేవేభ్య కర్మ కర్మ కృత్వాస్తం అస్తం ప్రేత ఇక సచావ సచావతి సచా భువ అవృషేంపున అవృచేత్యవ ధృత నిశుంపున నిచేరు నిశుంపునేతీ చుంపున నిచేరురసి నిచేరుమితి చేరు అసి నిచుంపున నిచుంపున వ నిచుంపునేతీ చుంపున అవదేవై దేవేతం దేవేతమేనా దేవేతమితి దేవేతం ఏమాయాశిషం అయాశిషమవ అవమత్తే మత్తేమత్యాగతం మత్యాగతం గురురావణా మత్యాగతమితి మత్యాగతం గురురావణో దేవ గురురావణితి గురు రావణా దేవరిష ఋషస్పాది పాహీతి పాహి పూర్ణాదర్వి దర్వి పరా పరా పత పద సుకోవర్ణా సుకోవర్ణా పునః సుకోవర్ణేది సుకోవర్ణ పునః పాత ఆపాత పతేతి పత వస్నే రవి వస్నే వేతి వస్నా ఇవ విక్రీనావహై క్రీనావహాయుషం ఇషమోర్జం ఊర్జాం శతక్రతో శతక్రతో శతక్రతో వేహి మే మే దామి దామి తేని నిమే మేధేతి వేహిని నితే తే రథౌ దాతి రథౌ నిహారణి నిహారమితి నిహారం నిహరామి హరామి తే నిహారం నిహారణీ నిహారమితీ హరం నిహారాసి హరాసి మే మే స్వాహా స్వాహేతి స్వాహా అక్షన్నమీ వదంత అమీ వదంత అవప్రియా ప్రియా అధూషత అధూషతేషత అస్తోషత స్వభావ స్వభానవో విప్రా స్వభానవైతి స్వ భానవ విప్రా నవిష్ఠయా నవిష్ఠయా మదీ మదీయోజా యోజాను ఇంద్ర ఇంద్రతే ఏ హరీ హరీతి హరీ సుసందృశం త్వా సుసందృశమితి సుసందృశం త్వా వయం వయం మఘారం మఘారం వందిషీమహి మఘారమితి మఘ వన్ వందిషీమహీతి వందిషీమహి ప్రణూనా ఊర్మరం ధుర ఊర్ణం ధురస్తు ఊర్ణం ధురయితి పూర్ణ బంధుర స్థుతోయాసి వశా పశాను నింద్ర ఇంద్రతే తే హరీ హరీతి హరీ మనోనో మాహూవామహే ఆహూవామహే హువామహే నారాసాంసేన నారాసాంసేన స్తోమేన స్తోమేనేతి స్తోమేన పితృణాం చ మన్మభిః మన్మభిరితి మన్మభిః ఆనాః ఏతో ఏతో మనః మనః పునః పునఃక్రతే పునరితి పునః క్రతే దక్షాయ దక్షాయ జీవసే జీవస ఇతి జీవసే జ్యోక్ష చ సూర్యం సూర్యం దిశే దిశ ఇతి దిశే పునః న పితర పితరో మన మమో దాతు దీవ్యోజనా జనయతి జనా జీవం రాతం రాతాం సచేమహి సచేమహీతి సచేమహి వయాం సోమ సోమం వ్రతే వ్రతే తవ తవ మనా మనస్తనూషు తనూషు విభ్రాత బిభ్రాత ఇది బిభ్రాత ప్రజాంత సచేమహి ప్రజాంత ఇతి ప్రజాంత సచేమహీతి సచేమహి ఏషతే రుద్రా రుద్రభాగ భాగ సహ సహస్రస్రాంబీతయా అంబీతజాతం తంజోషస్వ జుషస్వ స్వాహా స్వాహైష ఏషతే రుద్రా రుద్రభాగ భాగ ఆకు ఆకుస్తే పశు పశురవ అవరుద్రం రుద్రమాధీమహి అధీమహ్యవ అవదేవం దేవ్యంబకం త్ర్యంబకమితి త్రే అంబకం త్రిపాహ నోగస్యాసరే పదద్యథాహ శ్రేయస శ్రేయసస్కరతి తదథాథాహ నో వ్యవసాయజాతి వ్యవసాయజాతి ప్రేషజం వ్యవసాయజాతి అవసాయజాతి భేషజమాసి అసి భేషజం భేషజం గవే గవేశ్వాయ అశ్వాయ పురుషాయ పురుషాయ భేషజం భేషజాం సుగం సుగం మేషాయ సుగమితి సుగం మేషాయ మేష్యై మేష్యాతి మేష్యై త్ర్యంబకం యజామహే త్ర్యంబకమితి త్రి అంబకం యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం సుగంధిమితి సుగంధిం పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ ఉర్వారుకమివేత్తుర్వారుకం ఇవ బంధనా మృత్యో మృత్యోర్ముక్షీయ ముక్షీయమా మామృతాత్ అమృతమిత్యమృతాత్ త్ర్యంబకం యజామహే యత్రంబకమిత్రి అంబకం యజామహే సుగంధిం సుగంధిం పాతివేదానం సుగంధిమితి సుగంధిం పతివేదానమితి పతి వేదానం ఉర్వారుకమే బంధనాత్ ఉర్వారుకమివేర్వారుకం ఇవ బంధనాదిత ఇతో ముక్షీయ ముక్షీయమా మామతా అముతమిత్యముతా ఏదేనా రుద్రావసేనా అవసేనా పర పరో మూజావత మూజావతోకి మూజావతీ మూజావత ప్రతీ ఇవాతతం వా అవాతతం వాపినాకాశ అవాతతేవాతత గన్వా వినాకాశకృత్తీవాసవాసీ వినాక అవస కృత్తీవాసాహీంసన్ కృత్తీవాసాయి కృత్తివాసాహీంసన్న శివ శివశాంత శాంతోతి హరీహీ వాజినాం వాజా వాజోవతు అవతు భక్ష భక్షో అస్మాన్ అస్మాన్ రేత సిక్తం సిక్తమృతం అమృతం బలాయ బలాయేతి బలాయ విశ్వే దేవా దేవా అభి అభీయతే సంబభూ సంబభూస్త సంబభూరి సంబభూ తన్మా మాధునోతు వినోతు ప్రజయా ప్రజయాధనేన ప్రజయేతి ప్రాజయా ధనేతి ధనేన వాజ్యహం అహం వాజీనస్ వాజీనస్ోపాహూత ఉపాహూత ఉపాహూతస్ ఉపాహూత ఉపాహూత భక్షయామి ఉపాహూతూతస్ భక్షయామి వాజే వాజే వాజీ వాజీ భూయాసం భూయాసాం సమిత్రా సమిత్రా ప్రసూతా ప్రసూతా ప్రసూతాయి ప్రసూతా దేవ్యాపా ఆపాదంతు కుందంతు తనూన్ దీర్ఘాయుక్తాయ దీర్ఘాయుక్తాయ వచ్చసే దీర్ఘాయుక్తాయ దీర్ఘాయుక్తాయ వచ్చసే కశ్యపస్ కశ్యపశ్యాయుషం క్రియాయుషం జమదగ్నే క్రియాయుషమితి త్రి ఆయుషం జమదగ్నే క్రియాయుషం జమదగ్నేరితి జమద్ అగ్నే క్రియాయుషం యత్ క్రియాయుషమితి త్రి ఆయుషం యద్వానాం క్రియాయుషం క్రియాయుషం తత్ క్రియాయుషమితి త్రి ఆయుషం తనన్మే మే అస్సు అవస్సు క్రియాయుషం క్రియాయుషయ్యేన క్రియాయుషమితి త్రి ఆయుషం యేన ధాత ధాత బృహస్పతే బృహస్పతేంద్రస్ ఇంద్రస్ చాయుషే ఆయుషే పాపక్ అవాపత్తేన తేన తే వపామి వపామి బ్రహ్మణ బ్రహ్మణ జీవాతవే జీవాతవే జీవనాయ జీవనాయ దీర్ఘాయుక్తాయ దీర్ఘాయుక్తాయ బలాయ దీర్ఘాయుక్తాయేతి దీర్ఘాయుక్తాయ బలాయ వచ్చసే వచ్చసే సుప్రజాస్తాయ సుప్రజాస్తాయ సుప్రజాస్తాయేతి సుప్రజా చాసౌ అసా అథో అథో జీవ అథోత్రథో జీవ శరదా శరద శతం శతమితి శతం ఓ దేవాసో అజూషంత అయూషంత విశ్వే విశ్వరితి విశ్వే ఇక్సామాభ్యాగ్నేషంతరంత ఇక్సామాభ్యామిత్రే సామాభ్యాం సంతరంతో యజుద్ధి సంతరంతరితి సంతరంత యజుద్ధిరాజుద్ధిరితి యజో రాజస్కోషేణ కోషేణ సమిషా మనసే దీక్షాయీ దీక్షాయీ తపసే తపసే సరస్వతి సరస్వతి పూష్ణే పూష్ణేగ్నే అగ్నే స్వాహా స్వాహేతి స్వాహా వాహో దేవీ దేవీ అగ్రహతీ గృహదీర్విశ్వసంభవః విశ్వసంభువోజావాపృథివీ విశ్వసంభువీ విశ్వసంభువ జావాపృథివీ గురు ద్యావాపృథివీ ద్యావాపృథివీ పూర్వంతరిక్ష అంతరిక్షేత్యంతరిక్ష బృహస్పతయే హవిషా హవిషా విధేమ విధేమ స్వాహా స్వాహేతి స్వాహా విశ్వో దేవస్య నేతు నేతం మత్తా మత్తో ఉదీత ఉదీత సఖ్యం సఖ్యమితి సఖ్యం విశ్వో దాయే దాయై శుద్ధ్యతి విశుద్ధ్యతి ద్యుమ్నం ద్యుమ్నం ప్రణీత ప్రణీత పుష్యసే పుష్యసే స్వాహా స్వాహేతి స్వాహా ఋక్సామయో శిల్పే ఋక్సామయోరిత్రే సామయో శిల్పేస్థ శిల్పే శిల్పే తస్తే రామారాధే ఆరాధే రభేతే తేవాతే మా పాతం పాతమాస్యా ఉదృత శర్మ ఉదృత శర్మాసి అసి శర్మ శర్మా మే మే యక్ష నమా నమస్తే తే అస్తు అస్తు మాంసీరోర్గసి అంగిరసి ఆంగిరస్వర్ణం మృదా ఓర్ణం రూవర్జం ఓర్ణం రోర్ణ ర్జం మే మే యక్ష సోమస్ సోమస్ దేవి నీవిరాజి అసి విష్ణో విష్ణో శర్మ శర్మాసి అసి శర్మ శర్మ యజమానస్ యజమానస్ ఇంద్రస్ యోని యోనీరసి అసి సుసస్యా సుసస్యాషీ సుసస్యాషీస్కృతి కృద్యుత్ ఉత్సాయస్వ శ్రయస్వ వనస్పతే వనస్పత ఊర్ధ్వ ఊర్ధ్వో మా పాహి పాశ్యాంహరస ఆంహరస ఆస్యస్యోదృతృతా వ్రతంగ్రేణత ఋణత వ్రతం వ్రతంగ్రేణత ఋణతాగ్ని అగ్నిబ్రహ్మ బ్రహ్మాగ్ని అగ్నిర్యజ్ఞ యజ్ఞవనస్పతి వనస్పతిర్యజ్ఞయా యజ్ఞో దైవీ దైవీం ధియం ధియం మనామహే మనామహే సుమృళీకామభిష్టాయే సుమృళీకామితేషు మృళీకాం అభిష్టాయే వచ్చోదాం వచ్చోదాం విశ్వదాయసం వచ్చోదామితి వచ్చ విశ్వదాయసాం సుతీయక్తా విశ్వదాయసమితి విశ్వదాయసం సుతీయక్తానాః సుతీయక్తేతేషు తీయక్తా నో అసత్ అసత్పశే పశే దేవాః దేవామో జాతాః మనో జాతామనోజితాః మనో జాతాయితి మనాః జాతాః మనోజితో దక్షక్రతవః మనోజితైతి మనః విజాః దక్షక్రతవస్తే దక్షక్రతవైతి దక్షక్రతవః ఏనాః నో అమంతు అమంతు తే ఏనాః నప్పాంతు పాంతు తేభ్యః స్వాహా స్వాహా శాత్రా శాత్రా పీతా పీతాభవత యూయం యూయమాప ఆపో అస్మాకం అస్మాకాదంతః అంతరుదరే ఉదరే సుసేవాస్తాసేవాయు సేవాస్మభ్యం అస్మభ్యయక్ష్మా అయక్ష్మానమీవానమీవాగస అనాగసస్వదంతు స్వదంతు దేవీ దేవీరమృత అమృత ృతవృతృతృదాయంతేయాగ్ఞయాతనూరపః అపోంచామి ఉంచామి ప్రజాంభోమితా ప్రజామితి ప్రజాంభోమిత స్వాహా స్వాహీమామీషత ఆవీషత విశత పృథివ్యా పృథివ్యా సంభ్రమ భవాగ్నే అగ్నే త్వం త్వాంసు సుజాగృహి జాగృహి వయమ్ వయాంసు సుమందిహీమహి మందిహీమహి రక్ష రక్షాణః నో అప్రయచ్చన్ అప్రాయుచ్ఛన్ ప్రబుధే అప్రాయుచ్ఛన్ నిత్యప్రాయుచ్ఛన్ ప్రబుధే నః ప్రబుధయతి ప్రబుధే నః పునః పునస్తుతి పునరితి పునః తుతి పునః పునర్మనః మనః పునః పునరాయుః ఆయుమ్నే మాగాత్ ఆగాత్ అగాత్ పునః పునశ్చక్షుః పునరితి పునః చక్షుఃపునః పునఃశ్రోత్రం పునరితి పునః శ్రోత్రం మే మహాగాత్ ఆగాత్ అగాత్ పునః పునః ప్రాణ పునరితి పునః ప్రాణ పునః పునరాత్మా ఆత్మా మే మహాగాత్ ఆగాత్ అగాద్ దైశ్వానర దైశ్వానరో అదర్థ అదర్థస్తనూపా తనూపాగ్ని తనూపాది తనూపా అగ్నిర్మా మా పాకు పాదు దురితాత్ దురితాదవ్యాదమితామితి ఇతాద్ అవద్యామిత్యావద్యాత్ త్వమగ్నే అగ్నే వ్రతపా వ్రతపాసి వ్రతపాత అసి దేవ దేవ ఆమత్యేషు ఆమత్యేషు మత్యేష్ేషు యజ్ఞేష్ీద్యాద్యాస్మేయత్సోమ సోమా భూజ ఆభూయ భూయో భర భరదేవ దేవోన సవిత సవితావసో వసోర్ధాత దాతావసు వస్వదాత్ అదాదిత్యనాత్ శుక్ర శుక్రతనో తనోరేకత్ ఏతద్వచ్చస్తయా సంభ్రాజం భ్రాజం గచ్చ గచ్చోరసి అసి ఘృతా మనసా మనసా దుష్టా దుష్టా విష్ణవే విష్ణవే తస్రాస్తే సత్యసావస సత్యసావస ప్రసవే సత్యసావసీ సత్య సావస ప్రసవే తను ప్రసవీ ప్రసవే తను యంత్రం యంత్రమాశీయ అశీయ స్వాహా స్వాహా చంద్రం చంద్రమాసి అసి శుక్రం శుక్రమృతం అమృతం వైశ్వదేవం వైశ్వదేవం చితే వైశ్వదేవమితి వైశ్వదేవం చిన్మనా మనాధీర్దక్షిణ దక్షిణా క్షత్రియా క్షత్రియా యజ్ఞియా యజ్ఞియాదీతి అరీతి ఉభయతశీర్ష్ణీ ఉభయతశీర్ష్ణీషా ఉభయతశీర్ష్ణీభయ శ్రీయస్మీ సానా సుప్రాచీ సుప్రాచీ సుప్రాచీచి సుప్రాచీ సుప్రాచీ సుప్రాచీచి భవ సుప్రాచీచి సుప్రాచీచి భవ మిత్ర విపుర స్వాహపతీ పరిబ్రీతీతా పూషా పూషాధ్వన అధ్వానస్వాదు పాయ ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయాను అధ్యక్షాయేత్యధి అక్షాయ అమరత్వా మాతామన్యతాం పితా పితా భ్రాత భ్రాత సగర్భ్య సగర్భస్తఖా సగర్భై సగర్భ్య సఖా సయోగచ్చ సయోగచ్చ సా సయోగచ్చై సయోగచ్చ సా దేవి దేవి దేవం దేవమచ్చ అచ్చే ఇంద్రాయ ఇంద్రాయ సోమం సోమాం రుద్ర రుద్రస్వాతయతు ఆవర్తయతు వర్తయతు స్వస్తి స్వస్తి సోమసఖ సోమసఖ పునః సోమసతేతి సోమ సఖ పునరేహి అస్యీతి అనీతిరాదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రా చంద్ర చంద్రా బృహస్పతి బృహస్పతి సున్నే సున్నే రమ్నాతు రమ్నాతు రుద్ర రుద్రో వసూభి వసూభిరాచకే కాలుభిరి వసూభి ఆచకే చకే విద్రా అదిత్యాస్వాధన్ ఆజీఘర్ణి నిఘర్ణి దేవయజనే దేవయజనే పృథివ్యా దేవయజనైతి దేవయజనే పృథివ్యాలాయాస్పదం పదమసి అసి ఘతవత్ ఘతవత్ స్వాహవతి ఘతవత్ స్వాహాస్మే అస్మే రమస్వ అస్మేత్యస్మే నమస్వాస్మే అస్మేదే అస్మేత్యస్మే ఏ బంధు బంధుస్ తే రాజా రాయో అస్మే అస్మే రాజా అస్మేత్యస్మే రాయో మా మా వయమ్ వయాం రాజ రాజస్కోషేణ కోషే నడీ ప్రియోష్మ యోష్మతో రాజా రాజస్సం సమక్షే రక్షే దేవ్యా దేవ్యా ధియా ధియా సం సందక్షిణయ దక్షిణయో రుచక్షస ఉరుచక్షస మా ఉరుచక్షసేరు చక్షస మామే మహాయో ఆయుష్ప్రమోషీ మోషీరమ్మో మో అహం మోషిమో అహం తవ తవ వీరాన్ వీరాన్ వీదేయ విదేయ తవ తవ దేవి దేవి సందృశి సందృశీతి సందృశీ